పర్ణవీరీపదీయతి అభిద్రోణాన్యాసనం ఏకదేవోపాగతో జిహ్వరాం ద్విధాపతి పపమానో అదాభ్యేకదేవోపి పన్యభిః పపమానజతాజుభిః కలిర్వాజాయమిజ్యతే ఏక విశ్వాయువాజ్యాసూరోయన్ని మతత్వభిః అపమానశిషాసతి ఏదేవో నర్యతి పపమానో దశస్యతి ఆవిష్క్రేణో దివగ్మనుం ఏష విత్రైరభిష్టూతోపో దేవో వికాహలే తధద్వత్నాని దాశులే ఏష దివం విధావతి శుక్రోరజాం సుధారయ అపమానకణికృతలే ఏషదివం వ్యాసరత్తిరోరజాం శ్రేత అపమానస్వధ్వర ఏష క్రత్నే జన్మనా దేవో దేవేభ్యసుర హరి పవిత్రే అర్హతి ఏషోచరపూర్వ వ్రతో జగ్రానో జనజన్విషారయాపవేషుమేషిపరమానమహిశ్రవా అథానోవశ్చదస్కృతి అవీరారపునీరమీంద్రాయపాతవే అథానోవశ్చదస్కృతి సముద్రోజేనాభజతవక్రత్వాతబోధిభిః అథానోవశ్చదస్కృతి తవక్రత్వాతబోధిభిర్దోత్పస్యే వసూర్యం అథానోవశ్చదస్కృతి అభ్యర్ఢస్వాయుధసోమద్విపర్హసంవ్రజం అథానోవశ్చదస్కృతి అభ్యాడానవచ్యుతోదయం సమస్రోదాదై అథానోవశ్చదస్కృతి స్వాజ్ఞైరవివృధన్పరమానపి ధర్మణి అథానోవశ్చదస్కృతి దయంగశ్చత్రమశ్వినమిందో విశ్వాయుమాభర అథానోవశ్చదస్కృతి సమిధ్వరేశ్వరస్వరేపమానో విరాజతి ప్రేణన్ మృగాకణిక్రదనో నపాత్పమానశృంగే శిధానో అర్షతి అంతరిక్షేణరాజత్ ఈలేన్యపమానో రయర్విరాజద్యుమాన్ మధోర్ధారాభిరోజసా హరిః ప్రాచీనమోజసాపమానస్పృణం హరిః దేవేషు దేవైవీయతే ఉదాదైర్జిగతే బృహద్వారో దేవీర్హిరణ్యైః అపరమాణేరదుష్టూతాల్పే బృహతి మహీ పవమానో వృషణ్యతి నోటాసాదే ఉహాదేవాచక్షదాహోతారాదీవ్యాహువే పవమానైంద్రో వృషా భారతీ పవమానశ్వరస్వదీరామహీ ఇమన్నా యజ్ఞమాగమన్ విశ్రో దేవీ సుపేత స్పష్టారమగ్రజా గోపాం పురోజావానమాహువే ఇంద్రలింద్రో వృషాహరిః పవమానః ప్రజాపతిః వనస్పతిం పవమానమధ్వాసమం దిశారయా సహస్రవల్ఘం హరికం భ్రాజమానం హిరణ్యయం విశ్వే దేవా స్వాహా కృతిం పవమానస్యాగత వాయుర్బృహస్పతిస్రోర్జోగ్నిరింద్రః సజోషసః మంద్రజా సోమధారజా వృషా పవస్వదేవయుః అభ్యోమారేష్వస్మయుః అభిజ్ఞమ్మేంద్రవింద్రయిక్షర అభివాజినో అర్వత అభిజ్ఞం భూర్యమ్మదం సుభానోర్షపవిత్ర అభివాదముతస్రవా అనగ్రత్రాదయింద్రభావోన ప్రవతారన్ ఉడానాయింద్రమాసత యమత్యమివ వాజినం వ్రజంతి యోష నోదస మహే క్రీడం తమత్యామిం సంగోభిర్మృష నమ్ర సంవసాయ దేవవీతయే శుతంభరాయ సంశ్రేజ దేవో దేవాయ ధారయేంద్రాయ పవకే సుతః వయోజదస్య దీపజత్ ఆత్మా యజ్ఞశరం ష్ణ పర్వతే సుతాదిగాూనామయింద్రయర్మదం మజిష్టభీతజే గుహాసిద్ధే గిరా అద్రగ్రమింద్రవపథాధర్మన్ మృతస్ సుశ్రియాశయోజనం ప్రధారామధ్వో అగ్రియో బహిరపో విగాహతే హరిర్హరిష్వంజా రజుజో వాచో అగ్రియో వృషావ చక్రదద్వనే సద్వాభిషద్యో అధ్వర పరియత్కావ్యా కవిర్బ్రహ్మావసానో అర్షతి సర్వాజీశీషాసతి అవమానో అభిస్పృధో విశోరాజే వసీదతి వృణ్వంతి వేధసా అవ్యోవాలే పరిప్రియో హరిర్వలేషు సీదతి రేభో వానుష్యతే మదీ సవాజమింద్రవశ్వినా సాకం మదేన గచ్చతి నాజో అస్య ధర్మభిః ఆ నిద్రావరుణాభగం మధ్వ పవంత భూర్మజా ఇదానా అస్య రత్మభిః అస్మభ్యం రోదసీరయం మధ్వో వాజస్య సాతయే శ్రవో వసూరి సంజీతం ఏతే సోమా అభిప్రియమింద్రస్య కామమక్షరం అర్ధం అస్య వీర్యం పునాదస్త మూఢలో గచ్చంతో వాజుమశ్వినా ఏనోషాంతు సువీర్యం ఇంద్రస్య సోమనాధసే పునానోహార్దీచోదయ ఋతయోనిమాసనం బృజంధి ద్వాదశక్షిపో హిన్వంతి సప్తధీతజా అనువిప్రా అమాదిషు దేవేభ్య స్వాదాయకం శ్రేజానమతి మేష్యా సంగోభిర్వాసయామసి గుణాన కలదేష్వస్త్రణ్యషో హరీ పరిగవ్యాన్యవ్యత మహో నాపవస్వనో జగి విశ్వాపద్విషా ఇందో సఖాయమావీస వృష్టిం దివ పరిశ్రవ్యుమ్నం పృథివ్యా అధి నమోమృత్సుధాక్షయమింద్రాతీరం స్వర్విదం భక్షేమహి ప్రజామిషం పరిప్రియా దివ కవిర్వజాంసి నభ్యోషిత సుపానోజాదిక్రతు ప్రక్షయాజపన్యాసేదనాయజుష్టో అద్రుహే దేత్యర్షజనిష్టయా సోరర్మాతరాశుచర్జాతో జాతే అరోచయత్ మహాన్ మహీర్తావృథా సదప్తధీతిభిర్హితో నద్యో అజిన్వద్రుహా జాయే గమక్షీవాభృదుః అభిదం తమస్తం మహేయువానమాదధు ఇందోమింద్రతమ వ్రతే అభివన్నిరమత్య సప్తపశ్య దివావహి క్రమిర్దేవైరతర్పయత్ అవాకల్పేరుణపుమస్తమాంసి సోమయోధ్యా తానే పునాదజంఘనః నూనం జన వీయసే సూక్తజయాజయాజయాజామశ్వం రాశి వీరవత్ సరా మేధా సదా స్వాహ సోరయువాన్వంతోరస్రవశ సోమాదో రాజక్రమో ఇంద్రారథోరథాయువన్ విరేగభస్ో భరాధకాదినామివ రాజా నోడ ప్రశస్తోమా సోగోభీరంజతే యజ్ఞోనసప్తధాతృభిః పదీషు బాణాసయుందోమదాయ బర్హణా గిరా సుతర్షంతి ధారయా ఆపానాసో వివస్వోజనం తుషసోభరం సూరాన్నం విసంవదే అపద్వారామదీనా ప్రత్నారణ్వంతి కారవాః కృష్ణోహరస ఆజవాః సమీతీనాథ ఆసతే హోతార సప్తజామయ పదమేక విభ్రాత నాభానాభిన్నాదక్షుశ్చిత్సూర్జేతరేరపద్యమాదూహే అభిప్రియా నివస్వతమధ్వర్జుభిర్గుహాహిత సూర పశ్యతి చక్షస ేంద్రవే అభిదేవాయక్షతే అభిదేమూనామయో సర్వాణో అశిశ్రయో దేవం దేవాయ దేవయూ సనఃపవస్వసంగభేదం జనాయ సమర్వతే సమ్రాజన్నోషధీభ్య భ్రవేణుస్వతమచేరుణాయతి విస్మృతే సోమాయ ఘాతమర్చత మద్దచ్యుతేభిరద్రీభిః సుతం సోమం పునీతన మధావాధావతామధు నమసేదుపదీతదద్భేదభిశ్రీనీతన ఇందుమింద్రే దధాతన అమిత్రమిచర్షణిః పవస్వ సోమసంగవే దేవేభ్యో అనుకామకృత్ ఇంద్రాయ సోమపాత వేమదాయ పరీషిచ్యతే మనశ్చిన్మనసస్పతిః పవమానసువీర్యం రయం సోమపరీహినః ఇందవింద్రే నమో యుజా సోమా అదగ్రవిందుతారదశాదనే ఇంద్రాయమధూమత్తమా అభివిప్రా అనూఢదకామో వత్సం నమాతర ఇంద్రం సోమస్య పీతయే మదచ్చుక్షే దిశాదనే సింధోర్మాభిపశ్చిత్ సోమో గౌరీ అధిశ్రుతః దివో నాభావిచక్షణో భారే మహీయతే సోమోజ సుక్రతః కవిః యః సోమః కలశేష్వాంతః పవిత్ర ఆహీతః సమిందుః పరీషస్వజే ప్రవాచమిందూరిష్యతి సముద్రస్యాధీభిష్టపి జిహ్నన్ కోశం మధుస్తుతం నిత్యస్తోత్రోమనస్పతిర్ధీనామంతస్వద్దుఃఖా ఇన్వానో వానుషా యుగా అభిప్రియా దివస్పదా సోమో ఇన్వానో అర్హతి విప్రస్య ధారయా కవిః ఆపవమానధారయ రజం సహస్రవర్చసం అస్నేయిందో స్వాభువం అద్రంగోహీవాదయమనా హరి సోమ పునరో అర్షతి సహస్రధారో అత్యాది వాయోరింద్రస్ అపరామస్ ప్రగాయత సుష్వానం దేవీతయే అపమం దేవాజాతజే సోమా సహస్రవాజస నృణానాదేవీతయే ఉత నోవాజాతజే పరస్వృహతీర్షా యుమజిందోసువీర్యం తేన సహస్రణం భజం పవంతామాసువీర్యం సుభానాదేవాసైంద్రవ్యానాహేద్రభిరదృఘ్నం వాజసాతయే వివారమవ్యమాసవాహ వాసాభిభత్సం నధేనవా దుష్టయింద్రదద్విశ్వాభద్విషోజి అభ్నంతో అరాం పవమానా స్వదృశా యోనాదీరత పరిత్రాజక్రదక్కవిసింధోర్మావధిశ్రుత కాలం విభ్రత్పృహం విరాజీసబంధవ పంచవ్రాత అభశ్రవాహిష్కృణ్వంతి ధర్మసిం ఆదస్య దుర్మిలోదసే విశ్వే దేవా వత్సత యదీకోభిర్వసాయతే నిర్వినానో విధావధిరహచ్చర్యాని తాన్వా అత్రాసం జిఘ్నతే యుజా నప్తీర్యో వివస్వాద శుభ్రో నమా మృజే యుభా గాహృణ్వానో నిర్మిదం అజిశ్రతీతి రశ్చతా గవ్యాజి గాత్యన్యాయ్యియం విదే అభిక్షిభ సమగ్మతమద్యయం తీరిణస్పతిం పృష్టాభ్రతవాదినా పరీజివ్యాశ్వాని సోమపాథీవా వసూరియాచ్యస్మయో ఏషధియాజాత్యన్యాసూరోరసేభిరాశుభీ గచ్చన్నింద్రస్య నిష్కృతం ఏష పురోధీయాజతే బృహతే దేవతాదయే యత్రామృతాదాసతే ఏష హితో వినీయతేంతశుభ్రవతాపసా యదీతుంజం జిహోర్ణయ ఏషృంగారిజోధు వచ్చిశీలేజోచ్యో ఋగ్మీయతే భాజీ శుభ్రేభీరం సుభీ పతిసింధూ నాంభవన్ ఏష పశూ నిమిద్ధనాపరుషాయ జివాహి అపసాదేషు గచ్చతి ఏదం వృషం జిమధ్యముపద్రోణేష్వాజవాహ ప్రచక్రాణం బహీర్షా ఏతముచ్చం దక్షిపో భృజంతి సప్తధీతజా వాయుధం వరిందమం రథే సోదారోరసంవదాయృష్ణే సర్గో నచ్చేతరసక్షమపోవసానమంతస ఘోషామన్వేషు సశివ అనప్తభక్సుష్టరం సోమం పవిత్రాదృశీంద్రాయ పాతవే ప్రభూ నానశ్యేకసా సోమ పవిత్రే అర్హతి రసస్తవాసదత్ నమోభీంద్రభీంద్ర సోమాగక్షత మహేఫలాయ కారిణా పునానో రూపే అవ్యజే విశ్వార్ఢన్నభిస్విగా సూరో నోషో తిష్టతి దివో నో విప్యుషీధారా సుతస్ వేధసా పృథామిత్రే అర్హతి సంతోమైవస్తి సంతనా పునాన ఆయుషు కవ్యోవారం విధావసి ప్రణిమ్నే సింధవో గ్రంథో వృత్రాది భూర్ణాయ సోమాద్రగ్రమాసవా అవిశో వానాదైంద్రవో వృష్టయ పృథివీమేవ ఇంద్రం సోమాసో అక్షరం అర్జోర్నిర్మత్సరోమదస్వామ పవిత్రే అర్హతి యజ్ఞం రక్షాందిలే భయో ఆ కలశే ధావతి పవిత్రే పరిషిచ్యతే ముక్తైర్యజ్ఞే రూపద్ధతే పవిత్రీతో మనోజనారోహన్న భ్రాజసే దివం యజ్ఞాన్ సో జన్మచోదయ విప్రా అనూషత భూర్ధన్ యజ్ఞస్య కారవః తదాశ్చక్షసి ప్రియం అమత్వా బాలినన్నలో దీభిర్విక్రా అవశ్యవాః ప్రియంతి దేవతాచరే మధోర్ధారామనుక్షర తీవ్రస్వధస్తమాసదః తారర్హృదాయ వీతయే పరీషు బాణోగిరిష్టా పవిత్రే సోమో అక్షా మయేషు సర్వధారి త్వం విప్రస్త్వం కవిర్మధు ప్రజాతమంధస మయేషు సర్వధారి తమ విశ్వే సచోషసో దేవాసః ప్రీతిమాసత మయేషు సర్వధారి ఆయో విశ్వానిమార్జాపసో నిహస్తయోర్దధే మదేషు సర్వధాసి యజిమే రోదసి మహీతం మాతరే భదోహతే మదేషు సర్వధాసి హరియో రోదసి ఉభే సజ్జో వాజే భిరర్హతి మదేషు సర్వధాసి సుష్ణీకరేష్ మదేషు సర్వధారి యత్సోపచిత్రముఖ్యం దివ్యం పార్థివం వసు తన్నః పునాన ఆభర ఇవం యత్సత్వర్పదీ ఇంద్రస్య సోమగోపదీ ఈశానాదిత్యసంధియాః వృషా పునాన ఆయుషస్తర జన్నధి బర్హిషి హరేతాన్యోనిపాదత్ అవావసందధీతయో వృషభస్యాధిలేతసి సూనార్భత్సస్య మాతరాః పునిర్భ్రేషణ్యం దేభ్యః పునానో గర్భమాదధత్ యాః శుక్రం దూహతే పజాః ఉపశిక్షాపదస్తుషోభిజసమాధే హి శత్రుషు అవమాన విదారయం నిశత్రో స్వభవిష్యం నిషుష్మం నివయస్థిర దూరేవా సతో అంజీవా సకవిర్దేవీతలేభ్యో వారేభిరర్షతి సాహ్వాన్ విశ్వా అభిస్పృధాః జరద్రభ్యాజం గోమంద్రమింద్రతి అవమాన సహస్రణం పరి విశ్వాసే పవసేమతి సరస్వభస్రవో విద అభ్యర్ష బృహద్యసో భగవద్ధ్రువం భయం ఇషం స్తోత్రభ్యాభర సోమ్రాజే సుభ్రతో గిర సోమావీవేసిత పురాణో మన్నే అద్భుత సబంధీరప్తు దుష్టరో విజ్యమానో గభస్యో సోమశ్చమూషు సీదతి కేళర్మగోనమం భయ పవిత్రం సోమగచ్చసి సధస్తోత్రే సువీర్యం ఏతే ధావంతీంద్రవస్తో బాయింద్రాయ కృష్ణాయ మత్సరాధస్వర్మిణాః ప్రగృహ్ణంతో అభియుజస్పుష్పాయే వరిభోవిదాః స్వయం స్తోత్రే వాజస్కృతాః ఇంద్రవత్సస్తమధ్యేకమిత్ సింధోరుణ ఏతే విశ్వాహనివార్యాపవమానా ఆసత వికార సప్తయోరతే ఆస్మిన్ విసంగమిందోదాతావేనమాదిశే యో అస్మభ్యమరా ప్రవర్ణరథ్యన్నభం దాతేతమాదిశే శుక్రాహ్వద్భవన్న సా ఏతముద్యే అవీమసంకాష్టాంబాజినో అక్రత సతప్రాదారిధర్మతి ఏతే సోమాస ఆసభోదసాయివ ప్రభాజినః సర్గా సృష్టా హేతత ఏతే మాతాయి భోదవః పర్జన్యస్యేవ వృత్తయః అగ్నేరేవ భ్రమావృథాః ఏతే భూతాభి పస్తిత సోమాసోదధ్యాదిరీవాధియా మృష్టా అమర్త్యాశ్రువాసోరస్రవో ఇయక్షంద పశోరజా మృష్టాదిరోదోర్వి ప్రయంతోమం వ్రజా తంతుం తన్వానముత్తమమను ప్రవత ఆసత ఉదేతముత్తమాయ్యం త్వం సోమమయిభ్యాపసుగవ్యాధారయ తదం తంతోమజిక్రత సోమా అజగ్రమాసభోమసోర్మదస్య దారయా అభివిశ్వానిగావ్యా అను ప్రజ ఆజవ పదన్నవీయో అక్రముజానందూర్య ఆపమానోభార్యో అదాశుషోగయ ప్రజాపదీర్షా అభిసోమాస ఆజవ పవన్ ప్రేమధ్యం అభికోసం మధుస్తుతం సోమో అరిషతిధర్ధానయింద్రియం వసం సువీరో అభిదశివా ఇంద్రాయ సోమపవసే దేవేభ్యస్స ధమాద్యా ఇంద్రోపాదం ద్రిగాదై అస్య పీత్వామదానామింద్రో వృత్రాణ్య ప్రతి జఘన జఘనచ్చను ప్రసోమాసో అధన్విష్పవమానాస ఇంద్రవః శ్రీనానాక్తృవృంజత అభికావో అధన్విషరాపో న ప్రపతాయతీ పురాణా ఇంద్రమాసత ప్రపవమానధన్వసి సోమేంద్రాయ ప్రతవే ఋభిర్యతో వినీయతే ం సోమృమాదనఃపవస్వచర్షణీకే తస్మిర్యో అనుమాద్యా ఇందోయద్రేభిస్సుత పవిత్రం పరిధావసి అరమింద్రశ్రామే పవస్వరత్రహంతమోక్షేభీరనుమాద్యా శుతిః పాభగో అద్భూతః సృజిపాచ్యోమస్ మధ్వాీరగం పవస్వక్షసాధనో దేభ్యీతజే హరే మరుద్భ్యో వాయవే మదా పవమానధిజాహితోభిలోనిం కలిక్రదతి ధర్మాణ వాయుమావీర సందేవై సోమదే మృగాగవిర్యో నావధి ప్రియ విత్రహాదేవీతమ విశ్వారూపాణ్యాసన్మూనానోయాదిహర్యత్రామృతాసతే అరుణోజనయంగిర సోమ పవత ఆజుడగ ఇంద్రం గచ్చన్ కవిక్రదు ఆపవస్వమచిందమ పవిత్రం ధారాజాకవే అర్కస్య యోని మాగలం సమావృక్షంతపాజినముపస్థే అధీతేరీ అన్యాధియాంగావో అభ్యనూరసహస్రధారమక్షీతం ఇందం ధర్తారమానివ తం మేధా మేధయాఖ్యన్పమానమధిజవి ధర్మసింభూరిరాయసం తమహ్యన్భురిజోర్ధియాసంవసానం వివస్వరతః పదిం వాచో అదాభ్యం తం దానావధీయామయోహరిం హిందంత్యద్రీభిః పర్యతం భూరిచక్షసం తం వాహిన్వంతి వేదసః పవమానగిరావృధం ఇంద్రమింద్రాయ మత్సరం వేదకవిరభిష్టోదః పవిత్రే అధీతోసతే పురాణోగ్రన్నభస్మృతాః ఏద ఇంద్రాయ భాజవే స్వర్గ్యుత్పరీషిచ్యతే పవిత్రే రక్షసాధనః ఏషర్వినీయతే దివో మూర్ధా సుతః సోమోపనే విశ్వమిత్ ఏషగవ్యుమచిక్రసత్వమానో హిరణ్యయుః ఇందః సత్రాజిలస్కృతః ఏష సూర్యేనహాసతే పుమానో అధిద్యతి పవిత్రే మత్సరో మదాః ఏష సృష్ట్యదంతరిక్షే వృషా హరీః పురాణయింద్రమా ఏష వాజీహితో నృభిర్విశ్వమిన్మనస్పతీః అవ్యోగారం విధారతి ఏష పవిత్రే అక్షరత్సోమో దేవేభ్యః సుతః విశ్వాధామాన్యాభిలన్ దేవదేవస్సు భాజతే ధియో నామమర్త్యః వృత్రః దేవవీతమః ఏష వృషా కణిక్రతద్దశభిర్జామిభిర్యతః అభిద్రోణాయిహావతి ఏత సూర్యామరోచయత్పవమానో విచర్షణిః విశ్వాధామాని విశ్వమిత్ ఏష సుష్మదాభ్యః సోమః పునాదో అర్షతి దేవావీరఘతం సహ ప్రాస్య ధారా అక్షరం వృష్టః సుతస్యౌజసా దేవాభూషతః సత్యం వృజంతి వేధసో గృణంతః కారవో గిరా జ్యోజజ్ఞానముఖ్యం సుషా సోమతానీతే పునానాయ ప్రభూవసో అర్ధారముద్రముఖ్యం విశ్వావసూనిరంజయన్వస్వ సోమధారయాం సిద్ధ్య రక్షాసునో అరారుణస్వరాత్సమస్య కస్యచిత్ నిజో యత్ర ముముచ్మహే దేందో పార్థివం రయం దివ్యం పవస్వధారాయ యుమంతం సూక్ష్మమాభార రధారా అస్య సూక్ష్మిదా పవిత్రే అక్షరన్ పునానో వాచ విశ్వతి ఇందర్హి యానః శ్రోత్రభిర్భజ్యమానః కణిక్రదత్ ఇయర్తి భగ్నమింద్రియం ఆనః సూక్ష్మం దృఢాఖ్యం వీరవంతం పురస్పృహం పవస్వసోమధారయా ప్రసోమో అధిధారయా పవమానో అధిష్యదత్ అభిద్రోణాన్యాసదం అప్సత్తామసోమత్తమం హరిం హిన్వంత్యద్రీభిః ఇంద్రమింద్రాయ పీతయే సునోతామసోమత్తమం సోమమింద్రాయ భద్రిణే చారుం శ్రద్ధాయ మత్సరం ప్రసోమాసస్వాధ్యా పవమానాసో అక్రమః రిజయం కృణ్వంతి చేతనం దివస్ పృథివ్యాధిభవేందోద్యుమ్ నవర్ధనః భవాజానాం పతీః తుభ్యం వాసా అభిప్రయస్తుభ్యమర్షంతి సింధవః సోమవర్ధంతి చే మహాః ఆప్యాయస్వేతే విశ్వతస్వృత్యం భవాదశ్చరంగభ్యం గావృతం వయోబ్రోదుఃఖే అక్షీతం పరిడక్షే అధిమానవి స్వాయుధశ్చే సతో భువానస్య పతే భయం ఇందోసమస్మసి రోమాచ్యుతశ్రవాసే నో మఘోరా సుతారిషే అక్రమో ఆదీంద్రుతశ్రయోషనో హరింద్రీభిందుమింద్రాయ పీతలే ఆదీం హంసో యథాగణం విశ్వశ్యావీవసన్మతి అత్యో నగోభీరజ్యతే ృగో నత్తో అర్షతి శ్రీరం ఘతశో నిమా అభిగావో అనూషతోషాచారమీవ ప్రియం అగన్నాజిమ్యసాహితం హస్తేధేహ్యుమధ్యసో మఘమధ్యష్ట మహ్యం సనిం మేధామృతస్రవా ప్రసోమాసోమిపశ్చిగోపాన్నయం జోర్మయా మనాలి మహిషాజీవ అభిద్రోణాలి బ్రవశ్రుత్రారుతస్య ధారయా వాజంగోమందరక్షరన్ సుతాయింద్రాయ వాజవే వరుణాయ మరుద్ధ్యా సోమా అర్హంతి విష్ణవే ఇస్రో వాచబుదీరేషావో విమంతి సేనవా హరీరేతి కలిక్రదతి అభిబ్రహ్మీరమోషజ్మీర్వృతశ్చ మాతరా మర్వ్యజ్యంతే దివశ్రిషుం రాజస్య ముద్రాం చతుర్భ్యం సోమ విశ్వదాః ఆపవస్వదహస్రిణా ప్రసూ బాణోధారాజాతనేందర్హిన్వానో అర్షతి రుజద్ృఢాభ్యోజసా సుతైంద్రాయ వాజవే వరుణాయ మరుధ్యా సోమో అర్షతి విష్ణవే వృషాణం వృషభిర్జతం సంబంధితోపమద్రీభిః దృహన్విరక్వాదాపజాః భువత్సమర్జో భువరింద్రాయమత్సర సంభ్రోమైరజ్యతే హరీ అభీమృతశ్చ విష్టవం దుహతే వృష్ణీ మాతర సారు ప్రియతరవం హరి సమే నమఃకృతాదిమాగిరో అర్హంతి సశ్రుతాః ధేనోర్భాస్రో అవీవదత్ ఆనఃపవస్వధారజాపవమానజం వృథం దయాజ్యోతిర్విదాసీన ఇందో సముద్రమీఠయపవస్వ విశ్వమేజయ రాజోధత్త నమోజసా తయా వీరేణ వీరభోభిష్యాపృతంజత క్షరారో అభివార్యం ప్రవాజబిందోరిష్టజిషాసన్వాజసారిషీ ప్రతావేదాన ఆయుధా తంగేర్భిర్వాజమేఖయం పూనానం వాసరాపసి సోమంజనస్య గోపాతిం విశ్వయస్య భ్రదేశనో దాధారధర్మనస్పతే పునానస్య ప్రభువాసో అసర్జిరథ్యో యథా పవిత్రే సంభో సుత కాక్రమీత్ సమన్యస్వజాగ్రేభ్య పవస్వదేవీరీ అభిగోషం మధుస్తుతం సోజ్యోతీం త్రిమోర్యమవమానవిరోదయ తేదక్షాయనోహిను శుంభమానరితాజుభిర్భజ్యమానోగభస్తోపదేవాలే అవ్యయే స విశ్వాదాసుదేవసుమో దివ్యాని పార్థివ పవతామాంతరిక్ష ఆదివ స్పృష్టమస్వయుర్గవ్యయస్వామరోహసి వీరజుస్త వసస్పతే స తదుతీతయే మృగాదోమ పవిత్రే అరుగతి విఘ్నం రక్షాంజిభయో స పవిత్రే విలక్షణో హరీరగతి ధన్నది అధియో నింకలి క్రదత్ స బాజీరోచనాదివ పవమానోపి ధారతి రక్షోహావారమవ్యయం సకృతశ్చాధిపవమానో అరోచయత్ రామిభిః సూర్యం సహ సవృత్తృఢా సుతో వారి భో విదలాభ్య సోభోపాజావిపాదర్ స దేవ కవినేషిద్రోణా నిధావతి కింద్రాయ మంగళా ఏషభుశ్చారథోవారేరతి గచ్చన్వాయం సహస్రం ఏదం ధృతస్థోట నోహరిం పంచద్రీభి ఇందుమింద్రాయ పీతయే ఏదం జం హరితో దశమర్భ్యంతే అపశ్యుమాభిర్మదాయ శుంభతే ఏకస్య మానుషీష్వాసేనో న భిక్షుసీదతి గచ్చం దారో న జోషితం ఏకస్య మధ్యోరసోపచక్షే దివశిశో యయం సర్వారమావీశత్ ఏకస్య పీతయే సుతో హరిరరిణది ధన్నసి క్రందన్యోనిమభిప్రియం ఆదురర్హన్మతే పరిప్రియేణ ధామ్నా యత్ర దేవాది బ్రవన్న పరిష్కృణ్వన్నరిష్కృతం జనాయ జాతజన్నిషాః దృష్టిం దివః పరిశ్రవ సుతయేది పవిత్ర ఆత్తిషిందధా నమోజస విచక్షాణో విరోచయన్ అయం దయో దివస్పరీరభుజామా పవిత్ర సింధోర్వాక్షరత్ ఆవిన్వరాపదో అథో అర్వాపదశ్రుత ఇంద్రాయమధు సమీచీనా దోషదహరిం పంచద్రీభి యోనావృతీత పునానో అక్రమీదభిస్వామిధో వితరుణి శృంభంతి విప్రం ధీతి ఆయోనీ మరుణోరోగమలింద్రమృాసుత ధ్రువే సదాసిదతి నూనో నిజం మహాస్మభ్యం సోమ విశ్వదా ఆపవస్వదశ్రుయం విశ్వాసోమపవమానజుమ్నాభర విలాసహస్రణీరుషా సన పునానాభరయం స్తోత్రే సువీర్యం జయదుర్వర్ధయాగిరా పునానయందవాభర సోమద్విమర్హసంరయం వృణన్నిందోన ముఖ్యం ప్రజేరాభూర్ణాయేరా అయాసో అక్రమో గ్రంథకృష్ణామపద్మసం శ్రీదశ్రమనామహే నిషేదం దురావ్యం సాం సోదశ్రోమం వ్రతం రణ్యే విష్ణేరేవ స్వన పవమానస్వృష్ణా చరణం జయద్విలో దివి ఆహీమిరంగోమరింగోహిరణ్యవత్ అశ్వాద్వాజావత్సు సహిరణీరోదీర్ణ సూర్యోదశ్మిభిః పరీణశ్రమయ్యాధారయా సోమవిశ్వదాః సదా రదేవాభిష్టవం జనయన్ రోజనాదివోజనయన్ సత్సూర్యం పదానోగా అపోహరీః దేవ ప్రయత్నేన మన్మానా దేవో దేవేభ్యస్పరి ధారయా పోలే సుతః బాలధారాయ పూర్వాయేవం దేవాయ రాజయే సోమాసహస్రపాదసః దుగాన ప్రశ్నమిత్తయః పరిత్రే పరిణిచ్యతే క్రందం దేవాజీకరత్ అభివిష్టాజ్యాభిదేవా సోమ పునానో అర్షతి గోమన్న సోమవీరవరస్వాజవత్సుదీరా జో అత్యవ మృజ్యదే గోధర్మరాజర్యత తంగేర్భిర్వాదయామతి చంద్రో విశ్వాశుభంది పూర్వసా ఇందుమింద్రాయ పీతలే పునానోయాదిహర్యత సోమో గేర్భి పరిష్కృత ఇప్రస్భ్యాదిశే అపరమానమిదాయమస్మభ్యం సోమసుశ్రియం ఇంద్రోజహస్రభద్రతం ఇంద్రోరవాజసృక్కడి క్రంది పవిత్రీరే భయో అపస్వాజదాతృణతో వృధే సోమరాస్తీర్యం భద్రం నో అభివాదయమనా.